ఉత్తరకాండ జేతి రఘువంశ తిలకః కౌసల్యా హృదయనందనో రామః దశవదన నిధనకారి దాశరథః పుండరీకాక్షః. పట్టాభిషేకానంతరము శ్రీరాముడేమి చేసినో వివరింపుమని పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థించింది. రాముడు సనాతన పరబ్రహ్మము కదా, తిరిగి తన స్వస్థితినెలా పొందాడో దానిని చెప్పి నాకు తృప్తి కలిగించండి తుట్ అని కోరగా శంకరుడు సమాధానాన్ని చెప్పసాగాడు. పట్టాభిషేకానంతరము శ్రీరామునభినందించుటకే విశ్వ 150 మిత్రుడు అసితుడు, కణ్వుడు దుర్వాసుడు, భృగువు అంగిరసుడు, వామదేవుడు, అత్రి అగస్త్యాది ఋషులు అయోధ్యకు వచ్చిరి. వారి నందరినీ రాముడు తగురితిని సత్కరించెను. వారు సుఖాసినులైరివారు, రాముని పరాక్రమమును మిక్కిలి కొనియాడిరి. రావణ కుంభకర్ణాదులను వధించుట ఒక ఎత్తు, ఇంద్రజిత్తును వధించుట ఒక ఎత్తు, ఇది దుర్ఘటమైన కార్యము అని మునులు శ్లాఘించిరి. వారిని యుద్ధంలో అంతమొందించి మాకు సుఖశాంతులు కల్పించిన జగన్నాథుడవని కీర్తించిరి. వారి మాటలకు రాముడాశ్చర్యపడి ఋషివర్యులారా, రావణ కుంభకర్ణులు ముల్లోకములను గడగడలాడించినవారు, వారికన్నా ఇంద్రజిత్తెట్లు మిన్న అయినవాడు, మీరు సెలవియండి అని ప్రశ్నించెను. అప్పుడు అగస్త్య మహాముని రావణ కుంభకర్ణుల కుంభకర్ణులు జన్మ కర్మములని విధముగా చెప్పెను. పూర్వం కృతయుగంలో బ్రహ్మకు పులస్త్యుడను పుత్రుడుండెను, అతడు మహావిద్వాంసుడు, బుద్ధిమంతుడు. ఆ మునివర్యుడు మేరు పర్వతచర్యలలోనున్న తృణబిందువు యొక్క ఆశ్రమములో చేరి తపమనరించు చుండెడివాడు. అచటికి దేవగంధర్వకన్యలు నృత్య నాట్య సంగీత వినోదములతో నుండెడివారు. అది ఆయనకు తపోభంగము కలిగించుచుండిరి. ఒకనాడు పులస్త్యుడు వారితో, మిలో ఎవరు నాకంట బడెదరో వారు గర్భిణు లగుదురు హెచ్చరించెను. అప్పటినుండి వారెవరుగాని ఆయన వద్దకు వచ్చెడివారు కాదు. కాని తృణబిందువు యొక్క కుమార్తెకు ఈ విషయము తెలియక ఆయన ముందు తిరుగుచుండెడిది. ఆమె గర్భవతీ అయినది. అది తెలిసిన ఆమె తండ్రి యోగ దృష్టితో సర్వమును తెలుసుకొని ఆమెను పులస్త్యునికిచ్చి వివాహము చేసెను. ఆమె కూడా పతిని సేవించుచుండెడిది. వారికి విశ్రవసుడను పుత్రుడు జన్మించెను. విశ్రవసుని 151 సుగుణములను మెచ్చుకొని భరద్వాజ మహర్షి తన కుమార్తెను ఆయనకిచ్చి వివాహము చేసెను. వారికి కుబేరుడు జన్మించెను. కుబేరుని చూచి బ్రహ్యమెచ్చుకొనెను. కుబేరుడు తీవ్రతప మొనరించెను. వాని తపస్సునకు మెచ్చి బ్రహ్మ కుబేరునికి ధనాధిపత్యము, పుష్పక విమానమును ఇచ్చెను. కుబేరుడు తన తండ్రి వద్దకు వచ్చి తనకు అనువగు నివాసస్థానమును చూపవలవనదిగా కోరెను. పూర్వం దేవశిల్పి రాక్షసుల కోసం నిర్మించిన లంకానగరము నిర్మానుష్యముగానున్నది. విష్ణువు వలని భయముచేవారు పాతాళమునకు పోయిరి. లంకమహాసుందరమైన నగరము, నీవక్కడ ఉండుమని విశ్రవసుడు కుబేరునికి చెప్పెను. కుబేరుడక్కడ చాలాకాలము నివసించెను. ఒకనాడు సుమాలి అను రాక్షసుడు మహారూపసేన తనకు తురు కైకసిని వెంటబెట్టుకొని పాతాళము నుండి లంకకు వచ్చెను. కుబేరుని భోగభాగ్యములను చూచి ఓర్వలేకపోయెను. తనతోటి రాక్షసుల క్షేమమును కోరి విశ్రపశువు వద్దకు పంపెను. సంతానము కొరకు వచ్చిన అకన్యను విశ్రవను డనుగ్రహించెను. అసుర సంధ్య ఎగుటచే అసురులు పుట్టుదురని ఆమెకు చెప్పెను. అయితే మూడవవాడు మాత్రము శ్రీరామ భక్తిగల పరమభాగవతోత్తముడుగా జన్మించును అని చెప్పిన తర్వాత ఆమె అంగీకరించెను. వారికి 10 తలలతోనూ 20 చేతులతోనూ ఉన్న రావణుడు పర్వతాకారుడగు కుంభకర్ణుడు జన్మించిరి. పిమ్మట శూర్పణఖాను అమ్మాయి జన్మించెను. తదుపరి విభీషణుడు పుట్టెను. విభీషణుడు మహాసాత్వికుడు. కుంభకర్ణుడు మహాభయంకరుడు, రావణుడు మహాబలవంతుడు. ముల్లోకములను పీడించి తాను ఆనందించేవాడు రామ. నీవు సర్వాంతర్యామివి, సర్వజుడవు, లీలమానుష విగ్రహుడవు, మాయాతీతుడవు. నేను అర్జునుడను, అయినను నీ అనుగ్రహము వల్ల నేను ఇంతవాడినే తిని అని అగస్త్యుడు విన్నవించుకొనగా రాముడు చిరునవ్వుతో, మహర్షి, ఈజగమంతయు నా స్వరూపమే, ఈ లోకమంతయు మాయామయం, నానమ సంకీర్తన సర్వ పాపముల హరించును అని ఉపదేశించెను. 152. అగస్త్యుడు రావణదుల వృత్తాంతమును చెప్పుట సాగించెను. ఒకప్పుడు కుబేరుడు తన తండ్రిని చూచుటకై వచ్చెను. కైకసి కుబేరుని దర్పాన్ని, భోగాన్ని చూచి అసూయ చెంది రావణుని వద్దకు పోయి, కుబేరుని కన్న నీవు గొప్పవాడవు కమ్ము అని రెచ్చగొట్టెను. రావణుడు తల్లిని ఓదార్చి తన తమ్ములతో సహా గోకర్ణ క్షేత్రమునకు వచ్చి ఘోరతపమాచరించెను. తమ్ములు కూడా తపస్సు చేసిరి. రావణుడు 1000 సంవత్సరముల కొకతల వంతున అగ్నిలో పడవేయుచు యజ్ఞము చేసెను. 9 తలలు పోయినవి. తుదకు బ్రహ్మ ప్రత్యక్షమై వరములు కోరుకొమ్మనెను. నాకు అమరత్వము కావాలి. నర వానరు వల్ల నాకేమీయూ భయము లేదు. మిగతా వారి వల్ల నాకు చావురాకూడదు అని రావణుడు కోరుకొనెను. అందుకు బ్రహ్మ వరములిచ్చివాని తలలను ఎప్పటీ లాగుండునట్లు చేసెను. అప్పుడు సరస్వతీదేవి కుంభకర్ణునిలో ప్రవేశించి నందునవాడు 6 నెలలు నిద్ర. ఒకరోజు భోజనము కోరుకొనెను. దానిని బ్రహ్మ ఇచ్చెను. విభీషణుడు ధర్మపరాయణత్వమును కోరుకొనినందునవాడు కోరకపోయినను అమరత్వాన్ని బ్రహ్మ ప్రసాదించెను. తనమనుమల వర్ములను తెలుసుకుని సుమాలితోటి రాక్షసులతో పాతాళము నుండి బయటికి వచ్చి అందరూ కలసి లూకాపట్టణము నకు వచ్చిరి. ప్రహస్తుని దూతగా బంపి కుబేరుని లంక నుండి తరిమి లంకను స్వాధీనపరుచుకొనిరి. కుబేరుడు తన తండ్రితో తన దురవస్థను చెప్పుకొనెను. అందులకాయన దుష్టులకు దూరముగా నుండుట మంచిదని సలహా చెప్పెను. కుబేరుడు శివుని గూర్చి తపస్సు చేసి ఆయన స్నేహమును పొంది అలకాపురిలో స్థిరపడెను. రావణుడు తన సోదరి శూర్పణఖను, మహామాయావి అయిన విద్యుజ్జీవుడను రాక్షసునకిచ్చి వివాహము చేసెను. మయుడు మహాసుందరి అయిన తన కుమార్తె మండోదరిని రావణునికిచ్చి వివాహము చేసెను. అల్లుడికి తన వద్ద యున్న శక్తి అనే ఆయుధమును కూడా ఇచ్చెను. 153. వృత్రజాలయను కన్యను కుంభకర్ణుడు పెండ్లి చేసుకొనెను. అందగత్తే ధర్మజ్ఞానముగల సురమను విభీషణుని కిచ్చి శైలుషడు అను గంధర్ముడు వివాహము చేసెను. మండోదరి మేఘనాథునికి జన్మనిచ్చినది. వాడు పుట్టుతూనే మేఘము వలె గర్జించెను. రావణుడు ఋషులను, కిన్నరులను, దానవులను, దేవతాకాంతలను హింసించెడివాడు. ఈయధర్మ ప్రవర్తన మంచిది కాదని ఇబేరుడు రావణునికి రాయబారము పంపెను. రావణుడు కోపోద్రిక్తుడై కుబేరునిపై దండెత్తి పుష్పక విమానమును దొంగలించి తెచ్చుకొనెను. యమ వరుణులను ఓడించెను. రావణుడు ఇంద్రునిపైకి దండెత్తెను. ఇంద్రుడు రావణుని పట్టి బంధించెను. ఆవార్త విని ఇంద్రజిత్తు స్వర్గముపై దండెత్తి ఇంద్రుని ఓడించి తండ్రిని విడిపించి ఇంద్రునే బంధించెను. ఆవార్త బ్రహ్మ తెలుసుకోని ఇంద్రజిత్తుడు పెక్కు వరాలనిచ్చి ఇంద్రుని విడిపించి అతనిని స్వర్గలోకానికి పంపి తాను సత్యలోకమునకు పోయెను. రావణుడు దిప్పాలుర జయించి కైలాస పర్వతము నెత్తెను. అందులకు సంధీశ్వరుడు కోపించి నర వానరులచే నశించెదవని శపించెను. రావణుడు ఆ శాపమును లెక్కచేయలేదు. తర్వాత కార్త వీర్యార్జునుని పైకి యుద్ధమునకు పోయెను. కాని ఓడిపోయి అతనికి బందీ ఆయను పులస్తీడిదివిని కార్త వీర్యార్జునుని వేడుకొని విడిపించుకొని వచ్చెను. పిమ్మట వాలిని జయించవలనని కిష్కిండపై దండెత్తెను. వాలి వీని ఇరువది చేతులను వంచి తన చంకలో ఇరికించుకొని నాలుగు సముద్రములలో ముంచి వాని మదమణచెను. వాలికి రావణుడు లొంగిపోయి సంధి చేసుకొనెను. అప్పటినుండి రావణుడు తాను జయించిన రాజ్యములన్నింటినీ తన పాలన కిందకు తెచ్చుకొనెను. అట్టి రావణ, కుంభకర్ణులను రామ, నీవు వధించితివి, లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించెను అని శ్రీరామునికి చెప్పి అగస్త్యుడు ఈ విధముగా శ్రీరాముని స్తుతించెను. 154 అగస్త్య ఉవాచ. అగస్త్యోపదేశము ఉత్తరకాండ 2వ సర్గ. భవన్నారాయణ సాక్షాజగతామాది కుద్విభుహ తత్స్వరూప మిదం సర్వం జగత్స్థావర జంగమం త్వన్నాభికమలోత్పన్న బ్రహ్మలోక పితామహః అగ్ని స్థేముఖతో జాతో వాచా సహ రఘుత్తమ బాహుభ్యాం లోకపాతామా చక్షుభ్యాం చంద్రభాస్కరౌ దిశశ్చ విదిశశ్చైవ కర్ణాభ్యాంతే సముద్రితాః ఘ్రాణాత్రాణ సముత్పన్నశ్చాశ్వినౌ దేవసత్తమౌ జంఘాజానూరు జఘనాద్భువర్లోకాదయో భవన్. కుక్షిదేశాత్ సముత్పన్నశ్చత్వార సాగరాహరే స్తనాభ్యామింద్రవరుణ వాలఖిల్యాశ్చ రేతసః మేథాద్యమో గుదాన్మృత్యుర్మనో రుద్రస్థీలోచనః అస్థిభ్యః పర్వతాజాతాః కేశోఖ్యో మేఘా సంహత్యః ఔషధ్యస్త వరోమభ్యో నఖేభ్యశ్చ స్వరాదయః త్వం విశ్వరూపః పురుషో మాయాశక్తి సమన్వితః నానారూపణవాభాసి గుణవ్యతీకరే సతి త్వామాశ్రిత్యేవ విబుధాః పిబంత్యమృత మధ్వరే త్వయా సృష్టమిదం సర్వం విశ్వం. స్థావర జంగమం త్వామాశ్రిత్యేవ జీవంతి సర్వే స్థావర జంగమాః త్వద్యుక్తమఖిలం వస్తు వ్యవహారేపి రాఘవ క్షీరమధ్యగతం సత్ప్రియథా వ్యాప్యాఖిలం పయః త్వద్భాసభాసతేర్కాది సత్వంతే నావభాససే సర్వగం నిత్యమేకం త్వజ్ఞానచక్షుర్విలోకయేత్ నాజ్ఞానచక్షుస్వాం పశ్యేదస్థాద్రుభాస్కరం యథా యోగినస్వాం విచిన్వంతి స్వదే హే పరమేశ్వరం అతన్నిరసనము భైర్వేద సీరైరహర్నిశం. త్వత్పాదభక్తిలేసేన గృహీత యది యోగినః విచిన్వంతో హి పశ్యంతి చిన్మాత్రం త్వాం న చాన్యథా మయా ప్రలపితం కించిత్ సర్వజ్ఞశ్చ తవాగ్రతః క్షంతు మర్హసి దేవేశ తవాను గ్రహ భాగహం దిగ్దేశకాల పరిహీన మనన్యమేకం చిన్మాత్రమక్షరమజం చలనాది హీనం సర్వజ్ఞమీశ్వర మనంత గుణం విదస్తమాయం. భజే రఘుపతిం భజతామభిన్నం. శ్లో 63-77 వరకు తాత్పర్యము. నీతారామ, నీవు లోకములకెల్ల నాదికర్తయు, ప్రభువుగు సాక్షాన్నారాయణుడవు. ఈశావరజంగమాత్మకమైన ప్రపంచమంతయు నీ స్వరూపము. బ్రహ్మనినాభి కమలమునందు పుట్టెనవాడు. వాక్కుతో కూడా అగ్ని నీముఖమున పుట్టెను. నీబాహువుల వలన దిక్పాలుర సమూహము పుట్టెను. కన్నుల వల్ల చంద్ర సూర్యులు, చెవుల వల్ల విదిక్కులు, ఘ్రాణము వల్ల ప్రాణములు, దేవోత్తములగు అశ్విని దేవతలు జన్మించిరి. పిక్కల వల్లను, మోకాళ్ల వల్లను, తొడల నుండియు, జఘనముల నుండియు భువర్లోకాదులు జనించెను. రామ, నీ ఉదరము వలన నాలుగు సముద్రములును, స్తనముల వల్ల ఇంద్రవరుణులు, నీరేతన్సుచే వాలకీల్యాదులు, నీమేడ్రము వల్ల యముడుసు, గుదము వల్ల మృత్యువు, కోపము వల్ల ముక్కంటియగు రుద్రుడును, ఎముకల వల్ల పర్వతములు, కేశముల వల్ల మేఘసమూహము, నీ రోమము వల్ల ఔషధులును, నఖముల వల్ల స్వరాదులు జనించెను. నీవు విరాడ్రూపుడవగు పురుషుడవు. మాయాశక్తితో కూడిన వాడవై త్వన్మాయా గుణ సంబంధముచే నానా. 156 విధ రూపములు కలుగుచున్న వానివలె తోచుచున్నవి. నిన్నాశ్రయించి ఏ దేవతలు హవిస్సును భుజించున్నారు. ఈ స్థావర జంగమరూపమైన ప్రపంచమంతయు నీచే సృజించబడినది. చరాచరములన్నీయు నిన్నాశ్రయించియే జీవించుచున్నవి రామ. వ్యవహారమందు కూడా సమస్త వస్తువులు నీతో కూడియుండును. క్షీరమధ్యమున నెయ్యి ఎట్లు క్షీరమందంతయు వ్యాపించియుండునో అట్లు నీవు సమస్త ప్రపంచమును వ్యాపించియున్నావు. నీ ప్రకాశము వల్లనే సూర్యుడు మున్నగు నవి ప్రకాశించుచున్నవి, నిన్నవి ప్రకాశింపచేయ లేవు. నీవు సర్వవ్యాపీవి, నిత్యుడవు, ఒక్కడవు. అగు నిన్ను జామలు మాత్రము చూచెదరు. గ్రుడ్డివాడు సూర్యుని చూడలేనట్లు జ్ఞాననేత్రము లేనివాడు నిన్ను చూడలేడు. యోగులు తమ దేహమందే పరమేశ్వరుడగు నిన్ను వెదుకుచున్నారు. అతద్వావృత్తి ప్రధానముగా గల ఉపనిషద్వాక్యములచే నిన్ను యోగులు వెదుకుచున్నారు. ఆతద్వావృత్తి అతన్ని షేధముచే దేహము బ్రహ్మముగాదు, మనసు బ్రహ్మముగాదు అని నిషేధించు చూపోవుట నేతి నేతి. ఆ యోగులు నీ పాదభక్తి లేశముతోనైనను గ్రహింపగలిగినవారైనచో అప్పుడే వారు విచారించి వెదికినచో జ్ఞానస్వరూపుడవగు నిన్ను తెలియగలరు. నీ పాదభక్తిలేనివారు నిన్ను తెలియలేరు. సర్మజుడవగు నీ ఎదుట నాచే నేమెమో పదరబడుచున్నది. క్షమంపపలయును దేవేశ, నీ అనుగ్రహము నకు పాత్రుడను. దిక్కులు దేశము కాలములచే విడువబడినవాడును, ఇతరములు లేనివాడును, ఒక్కడును, జ్ఞానస్వరూపుడును, నాశము లేనివాడును, పుట్టనివాడును, కదలు టమ్మున్నగు కేలచే విడువబడినవాడును, సర్వజ్ఞుడును, నియామకుడును, కడలేని గుణములు గలవాడును, పోగొట్టబడిన మాయ కలవాడును, భక్తుని కంటే అభిన్నుడగు రాముని సేవించున్నాను. తరువాత శ్రీరాముడు వాలి సుగ్రీవుల వృత్తాంతమును చెప్పుమని అడిగెను. అందుకు అగస్త్యుడిట్లు చెప్పనారంభించెను. మేరు 157. పర్వతముపై బ్రహ్మ సమాధిలో యుండగా ఆయన ఆనందబాష్పాలు రాల్చెను. అవి భూమిమీద పడి ఒక పెద్ద కోతిగా మారెను. ఆ వానరుడు చాలాకాలము బ్రహ్మ దగ్గరనే ఉండెను. వాడు ఒకనాడు ఒక బావిలోనికి దిగెను. ఆ నీటిలో తన నీడను చూచి ఇంకో వానరమనుకుని ఆ నీళ్లలోకి దూకి అక్కడ ఎవ్వరూ లేకపోగా ఈచుకుంటూ బయటికి వచ్చెను. రాగానే మహాసుందరాంగిగా మారిపోయాడు. బ్రహ్మను పూజించి వస్తూ ఇంద్రుడు దారిలోని ఈ అమ్మాయిని చూచి కామోద్రేకంతో తన తేతన్సు కిందికి వదిలెను. ఆది వానరాంగన తోకమీద పడింది. పడికప్పుడు వాలి పుట్టెను. ఇంద్రుడు వాలికి బంగారు హారమునిచ్చి వెళ్ళిపోయెను. తర్వాత సూర్యుడు వచ్చి అతిలోక సుందరియైన ఆవానర్కన్యను చూచి మన్మథోద్రేకముతో తన వీర్యాన్ని వదలగా అది ఆమె గొంతుమీద పడినది. మహాదేహముగల వానరుడు జన్మించాడు. వాడే సుగ్రీవుడు. సుగ్రీవునికి హనుమంతుని సహాయముగా ఇచ్చి సూర్యుడు వెడలిపోయెను. ఇంతలో ఆ సుందరి పూర్వరూపం ధరించింది. ఆ ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని బ్రహ్మవద్దకు వచ్చెను. విశ్వకర్మచే నిర్మింపబడిన నగరము కిష్కింధ. అది అజేయమైనది, సర్వసంపన్నమైనది. దొట్ బ్రహ్మ ఒక దేవదూతను పిలిచి సుగ్రీవుని కిష్కింధకు రాజుగా చేసి పట్టాభిషేకము జరిపించమని చెప్పెను. భూభార నివారణార్థము రాముడవతరించినప్పుడు వానరులందరూ సాయపడగలతని కూడా బ్రహ్మ చెప్పెను. దేవదూత అటులే సుగ్రీవుని కిష్కింధకు రాజుగా చేసెను. ఇది వాలి సుగ్రీవుల వృత్తాంతము. రామ దుర్గార్ముడైన రావణుడు సీతాదేవిని దేనికైనా అపహరించాడో ఆ కారణాన్ని చెబుతున్నాను. వినుము. కృతయుగములో బ్రహ్మకుమారుడగు సనత్కుమారుడు ఏకాంతముగా కూర్చొనియుండెను. రావణుడు ఆ మహాత్మునికి నమస్కరించి భగవానుడా, ఎవ్వడిలోక మున ఉత్తముడు? దేవతలలో ఎక్కువ బలముగల వాడెవ్వడు? 158. దేవతలు కూడా ఎవరినాశ్రయించి యుద్ధమున జయము పొందెదరు? బ్రాహ్మణులెల్లప్పుడూ ఎవరినారాధించెదరు? యోగులు ఎవరినీ ధ్యానించెదరు? ఈ ప్రశ్నలకు తమరు సమాధానము చెప్పండి అని ప్రశ్నించెను. సనత్కుమారుడు యోగ దృష్టితో రావణుని ఆంతర్యాన్ని గ్రహించాడు. రావణ ఈ లోకములన్నింటినీ పోషించేవాడు, జనన మరణములు లేనివాడు, దేవదానవులచే నిత్యము నమస్కరింపబడువాడు, లోకాలను సృజించే వారిలో ఉత్తముడైన బ్రహ్మ ఎవడినాభికమల మందుండి పుట్టెనో, స్థావర జంగమ రూప ప్రపంచమంతయు ఎవనిచే సృజింపబడెనో అట్టి విష్ణువు నాశ్రయించియే దేవతలు యుద్ధమున శత్రువులను జయించున్నారు. యోగులు కూడా ఆయననే ధ్యానింతురు అని చెప్పెను. అప్పుడు రావణుడు సనత్కుమారుని తిరిగి ఇట్లు ప్రశ్నించెను, మునిపుంగవా, యుద్ధములో ఆదానవులు రాక్షసులు మృతి నంది ఏలోకమునకు పోయెదరు? అందుకు సనత్కుమారుడు, ఏ వారు మరణించి ఉత్తమ స్వర్గమును పొంది అపుణ్యము క్షీణింపగా స్వర్గము నుండి భూలోకమునకు వచ్చెదరు? వారి పుణ్య పాపములననుసరించి చచ్చుచుపుట్టుచుందురు. అయితే ఎవరైతే విష్ణువు చేతిలో మరణిస్తారో వారు వైకుంఠము ము పొందెదరు అని చెప్పగా రావణుడు చాలా సంతోషించెను. తాను కూడా విష్ణువుతో యుద్ధము చేయ నిశ్చయించుకొనెను వాని మనసులోని కోరికను. సనత్కుమారుడు తెలుసుకొని, నాయన, నీ కోరిక నెరవేరగలదు, నందేహమువలదు, కొంతకాలము ఓపిక పట్టుము, సుఖము కలుగును. రావణ, నీకు రామస్వరూపాన్ని వర్ణించెదను,